హరిశ్చంద్రోపాఖ్యానము. హరిశ్చంద్రుడు తన కుమారునకు రోహితుడని పేరు పెట్టెను. ఒక నెల గడచిన పిమ్మట వరుణుడు మరల బ్రాహ్మణ రూపములో వచ్చి ఇప్పుడే యజ్ఞము చేయుమనెను. రాజు దుఃఖింతుడై దోసలియొగ్గి ఇట్లనెను, ఓ జలాధిపతి, పిల్లవానికి పండ్లు రానిదే యజ్ఞ పశువుగా నుండనుండుట తగదు. కనుక పండ్లు వచ్చిన పిదప యాగమొనర్తుననెను. వరుణుడు సరేయని వెళ్లిపోయెను. పిల్లవానికి పళ్ళు వచ్చిన తరువాత వరుణుడు రాగా తల వెండ్రుకలు తీసిన పిదప యాగము చేసెదను అనెను. పుట్టు వెండ్రుకలు తీసిన పిదప మరల వరుణుడు రాగా ఉపనయనమైనగాని యాగమునకు అర్హుడు కాడు, గనుక ఉపనయనము పిల్లవానికి జరుగు వరకు వేచియుండుమని రాజు పలికెను. దయతలచి వరుణుడు వెళ్లిపోయెను. రాజు సంతోషించెను. తరువాత 11వ ఏట ఉపనయన సంస్కారమొనర్చుచుండగా వరుణుడు ప్రత్యక్షమై నిలువుగా అతనిని పొగడి సమాపర్తన సంస్కారమైన పిమ్మట యాగము తప్పక చేయగలననెను. రాజకుమారుడు తన తండ్రి దుఃఖ కారణమునెరిగి నగరము విడిచి వెళ్లిపోయెను. వరుణుడు వెళ్లిన తరువాత రాజు రోగపీడితుడయ్యెను. వనమందున్న రాకుమారునకు తండ్రి రోగగ్రస్తుడైన విషయము తెలిసెను. తండ్రిని చూడవలెనని తలచిన రోహితుని ఇంద్రుడు, నిన్ను నీ తండ్రి యజ్ఞ పశువును చేయును గనుక ఇంటి వెళ్లవద్ద నివారించెను. ఒక సంవత్సరము పిమ్మట చావునకు తెగించి తండ్రిని చూడగోరగా మరల ఇంద్రుడు బ్రాహ్మణ వేషముతో వచ్చి నివారించెను. అంత రాజు తన రోగము తగ్గుటకు వశిష్ఠునితో ఆలోచింపగా ఎవనికైనా డబ్బునిచ్చి వాని కుమారుని తెచ్చి యాగమునర్చిన నీ రోగము తగ్గునని అతడు ఉపాయము చెప్పెను. దరిద్రుడైన అజీగర్తుని ముగ్గురు కుమారులలో మధ్యవాణి డబ్బుతో కొని తెచ్చి యజ్ఞ పశువుగా అతనిని సిద్ధపరచెను. బాలుడు మరణమునకు భయపడి వణకుచుండుమని లల్లరు బాధపడిరి. విశ్వామిత్రుడు పిల్లవాణిని చంపజాలనని చెప్పెను. రెట్టింపు ధనమిచ్చినచో ధనార్థినైన నేనే చంపెదనని అజీగర్తుడు కొడుకును చంపబూనెను. సభలోని వారెల్లరూ హాహాకారములు మిన్నుముట్ట, ఓ పాపాత్ముడా, కన్న కొడుకునెట్లు చంపదలిచితివి అని కోలాహలము చేయుచుండ విశ్వామిత్రుడక్కడకు వచ్చెను. హరిశ్చంద్రునకు అనేక విధములుగా చెప్పి విశ్వామిత్రుడు భయపడి ఏడ్చుచున్న బాలుని రక్షించుట ప్రయత్నించెను. కాని హరిశ్చంద్రుడు, నా వ్యాధి నన్ను పీడించుచున్నది కనుక ఇతనిని వదలననెను. విశ్వామిత్రుడు సునహసేపునిపై దయగలిగినవాడై ఆ బాలుని వద్దకేగి, ఓరి నాయనా, నేను వరుణ మంత్రము నిచ్చెదను, దానిని జపించినచో నీకు మరణముండదని మంత్రోపదేశము చేసెను. బాలుడు ఆ మంత్రము జపించినంతనే వరుణుడు ప్రత్యక్షమయ్యెను. హరిశ్చంద్రుడాతని క్షమింపుమని వేడుకొని నీ దర్శనముచే నా వ్యాధి పూర్తిగా పోయినదని పలుకగా వరుణుడు దయాళువై సునస్సేపుని చంపకుండా విడువుమనెను. నీవు రోగ విముక్తుడవైతివని పలికెను. సభయందు అంతటా జయ జయ ధ్వానములు మిన్నుముట్టెను. విశ్వామిత్రుడు ఆ బాలుని చేయి పట్టుకొని, నాయనా, ఇంటికి పోదము, రమ్మని ప్రేమతో పలికెను. వరుణుడు ప్రసన్నుడై వెళ్ళెను. ఋత్విక్కులు సభ్యులు తమ తమ నివాసముల కలిగిరి. హరిశ్చంద్రుడు రోగ విముక్తుడై సుఖముగా నుండెను. హరిశ్చంద్రుడు రాజసూయ యాగము చేసి అందు వశిష్ఠుని హోతగానుంచెను. యాగ సమాప్తియందు హరిశ్చంద్రుడు వశిష్ఠుని ఘనముగా సత్కరించెను. ఇంద్ర సభలో విశ్వామిత్రుడు వశిష్ఠుని, నీకీ సత్కారమెవరు ఒనర్చెనని ప్రశ్నించెను. వశిష్ఠుడు నా శిష్యుడు యజమానుడైన హరిశ్చంద్రుడు యాగము చేసి నాకీ సత్కార మొసగెనని చెప్పి అంతటి సత్యవాది ధర్మవర్తనుడు నభూతో నభవిష్యతి లోకములో మరొకడు లేడని పలికెను. విశ్వామిత్రుడు నీ శిష్యుడు అసత్యవాది అని నిరూపింతునని ప్రతిజ్ఞ చేసి ఓడిపోయినవాడు తన పుణ్యమునంతను కోల్పోవునట్లు పందెము పెట్టెను. ఇట్లా మునులిరువురు వాదించుకొనుచు స్వర్గము విడిచి తమ తమ ఆశ్రమములకు పోయిరి. ఒకప్పుడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని వద్దకు వచ్చి, రాజా, వశిష్ఠుడు నిన్ను గూర్చి గొప్ప దాత కీర్తిశాలి అటువంటి రాజు లేడని చెప్పెను. కనుక నిన్ను ప్రార్థించుచున్నాను. రాజా, నేనొక వివాహము జరుపవలెను. నా కొడుకు పెండ్లికి ధనము కావలెను అని పలుకగా, బ్రహ్మణోత్తమా, నీవు కోరినది ఇచ్చదనను. అంతట విశ్వామిత్రుడు మాయచే ఒక కుమారుని 10 ఏళ్ల వయసు గల కన్యను చూపి వీరి వివాహము జరుపవలసియున్నది అనగా, రాజు బ్రాహ్మణోత్తమా, నీకు కావలసినదడుగుము, తప్పక ఇచ్చదను. కీర్తి లేనిదే బ్రతుకు వ్యర్థముగదా అని పలికెను. అంతట విశ్వామిత్రుడు, రాజా, నీ సర్వస్వమును రాజ్యమును దానమిమ్ము అని కోరెను. రాజు వెనుకాడక దానమిచ్చెను. విశ్వామిత్రుడు పుచ్చుకొంటిననుచు, రాజా, దక్షిణ లేని దానము వ్యర్థము, కనుక తగినంత దక్షిణ నీయవలే ననెను. ఎంత ధనమిమ్మందువో చెప్పుమని రాజు అడుగగా, 2.5 బారువుల బంగారము దక్షిణగా నీయవలెనెను. రాజు ఆశ్చర్యపడి ఇచ్చితిననెను. రాజు విచారించుచు అంతఃపురమునకు వెళ్ళెను. రాణి చింతించుచున్న తన భర్తను చూచి కారణము అడుగెను. రాజు తన చింతకు కారణము చెప్పెను. రాజునకు భోజనము రుచించలేదు, నిద్ర పట్టలేదు. మరునాటి ఉదయమే విశ్వామిత్రుడు వచ్చి రాజునకు తన రాక తెలిపెను. రాజు వచ్చి నమస్కరించెను. అప్పుడు ముని రాజుని ఇట్లనెను, రాజా, నీ రాజ్యమును విడిచిపెట్టుము. రాజేంద్ర, బంగారము నిమ్ము, సత్యవచనుడవగుము అని పలుకగా, రాజు ఇట్లనెను, నా సర్వస్వము నీకిచ్చితిని. నేనిప్పుడు బంగారము దక్షిణగా నిచ్చుటకు అసమర్థుడను. నాకు ధనము లభించినచో నీకు దక్షిణ చెల్లింపగలను. నీకు దక్షిణ చెల్లించనిదే భోజనము చేయను. ఇది నా ప్రతిజ్ఞ. ఇక నీవు విచారింపవలదు. నాకు ధనము చేతికి వచ్చు వరకు ఓపిక పట్టుము, దిగులు పడకుము అని పలికెను. నీ సర్వమును దానము చేసితివి, ఇక నీకు ధనమెట్లు వచ్చును అని విశ్వామిత్రుడు రాజును ప్రశ్నించెను. మరియు నేనీయలేనని ఒక మాట చెప్పుము, నా యాసను వదులుకొని స్వేచ్ఛగా వెళ్ళుదును అని పలికెను. హరిశ్చంద్రుడు ఆ మాటలు విని, బ్రాహ్మణోత్తమా, తప్పక ఇచ్చెదను. కాశీలో మమ్ము కొనువానిని చూడుము, వానికి మేము అమ్ముడు పోయి నీ రుణము తీర్చెదను అని పలికెను. రాజు భార్యాపుత్రులతో కాశీనగరమునకు వెళ్ళి అక్కడ నివసింపదలచెను. ఇంతలో ముని రాగా రాజు నమస్కరించి, నీవిచ్చిన నెల గడువునకు సగము రోజులు మిగిలియున్నవి అని, సరే మరల వత్తునని ముని వెళ్ళిపోయెను. రాజు వీని రుణమెట్లు తీర్చగలనని విచారించుచుండగా అతని భార్య, నాథా, నన్నెవనికైనా దాసిగా విక్రయించి ముని రుణము తీర్పుమని సలహా ఇచ్చెను. ఆ మాట విని రాజు మూర్ఛనొందెను. వాని జూచి ఆమెయు మూర్ఛనొందెను. కుమారుడు రోహితుడు, అమ్మా, అన్నము, నాయనా, అన్నమని ఏడవసాగెను. ఇంతలో విశ్వామిత్రుడు మూర్ఛిల్లిన రాజు ముఖముపై నీరు చల్లి, నీవీయవలసిన దక్షిణను ఇమ్మనెను. నేడు ప్రొద్దు కృంకులోపల దక్షిణనీయనిచో నిన్ను శపింతునని వెళ్ళిపోయెను.